నీలలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లు మురిసిన తామరా, అంతట్లు మారెను ఋతువులా, పిల్లా నీ వల్ల నీతో పొంగే వెళ్తువా, నీళ్ళల్లు ఈ దిన తారక, బంగారు పువ్వుల కానుక పేరే కాంచనా. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ప్రాణం సర్వం నీవేలే, నా శ్వాసే నీవే దోషవే, చెలి నేనే నీవు అయ్యావే. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లు మురిసిన తామరా, అంతట్లు మారెను ఋతువులా, పిల్లాని వల్ల. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ప్రాణం సర్వం నీవేలే, నా శ్వాసే.